జుట్టు ఓడి బట్ట బుర్ర మిగిలేనే మంగమ్మ నూటొక్కను నెట్టి ఒంట్లో నీటంతా తాపీగా దింపేస్తా యాపీగా పంపేస్తా మసాజు మంగమ్మ అంటూ పడగానే నరాలే జిప్పమంటాయి నడాలే సర్దుకుంటాయి యణాలే సమ్మగుంటాయి సైసై గురు ఆహా